ఒకసారి సెంటరులో భామకి ఓ బొకే గిచా, మా ఊరి సుందరికే దిల్లే కొంచెం అద్దెకిచా. లవ్వు ఒక ఫీల్ నే చెప్పిందింటే మేలు, అరు లవ్వే వద్దంటే అది పప్పి పప్పి షేమ్. అద్దంకి చీరకునే ఆశలను అల్లి వచ్చా, అద్దాల రవికనునే అల్లరిగా గిల్లి వచ్చా. లవ్వు ఒక ఫీల్ నే చెప్పిందింటే మేలు, అరు లవ్వే వద్దంటే అది పప్పి పప్పి షేమ్. మనసే జిలిబిలిగా, వయసే గలగలగా, సొగసే తళతళగా, ఉరకలయ్యాలే. ఏ చిందే వెయ్యి చిందు నీ ఇష్టం వచ్చినట్టు, ఏ చిందే వెయ్యి చిందు ఇడు పిల్లే ఉంటే పట్టు. మా ఊరి సుందరినే మర్యాదగా వీడి వచ్చా. ఎందుకంట లవ్వు, అరే వద్దే వద్దా కోకు, నువ్వు లవ్వును నమ్మావంటే అరే దాంతో పెద్ద చావు. అద్దంకి చీరకునే కావాలనే హ్యాండే ఇచ్చా, అద్దాల రవికనునే ఏదో చెప్పి ఒగ్గే సొచ్చా. ఎందుకంట లవ్వు, అరే వద్దే వద్దా కోకు, నువ్వు లవ్వును నమ్మావంటే అరే దాంతో పెద్ద చావు. చిందే వెయ్యి చిందు అయిపోతా బుర్ర చిత్తు, చిందే వెయ్యి చిందు పిల్ల వల్లు వేస్తే చిత్తు. సెంటరులో భామకి ఓ బొకే గిచా, మా ఊరి సుందరికే దిల్లే కొంచెం అద్దెకిచా. లవ్వు ఒక ఫీల్ నే చెప్పిందింటే మేలు, అరే లవ్వే వద్దంటే అతి పప్పి పప్పి షేమ్. అద్దంకి చీరకునే కావాలనే హ్యాండే ఇచ్చా, అద్దాల రవికనునే ఏదో చెప్పి ఒగ్గే సొచ్చా. ఎందుకంట లవ్వు, అరే వద్దే వద్దా కోపు, నువ్వు నమ్మావంటే అరే దాంతో పెద్ద చావు.